శ్రుధే మాయా అమితో జాయాత ఆ ఇంద్రావిశ్వాహర్మాణ వాజ్రో ప్రభ్రవచ్చమిషమోహా ఇందావే ఓహాయ ప్రాంధేయా వివా సాహతాయ నశ్యవస్సుమర్విదాయ యావాహుస యుజావాయతే యాయర్విశ్వమాపే ప్రతాహం యజ్ఞాంధేరా నిచాః ఆయాచద్రాచదానహారః ప్రియమేధా సోర్చత అర్చందపోర్త్రాగావోత పురమిద్ధా నోవాచాతః ఉక్తమింద్రా మాయ్ యాభ్యాం కర్మాణి కృణ్వా జాతాయ నిదేశదాదిరాజాదా యజ్ఞం దాయవ ప్రోవాకతః విదావాః వాయ యజమాయ యాభ్యాం కర్మా నికార్ణ్వాతాయ నాదాయ వాయేదసద హిరాజాతా యజ్ఞాందాయవ శోవక్షతః విరాభాః రాజాయ ప్రద్దోహాయ మారోహాయ ప్రేమన్యాయ ఉగ్రమాయ సంతారాయ తారాశ్వినం ఓవాయ యోహవా ఘాతత తాయిషో మా పృథివే దేవా ఆయాతయ దిప్రసమాయ్యావాయ ఆయాం ఆహ్యాహ్యం వివే ఆప ఆయాం ఓభయ పానో ఆయాం ధ్యాసత ఆయుష మాతృవేవాయ ది ప్రథమాయ్యావాయ అయ్యా సున్నాయం వివే ఆప అయ్యా ఓభయ యత్వాణో అయ్యా ధ్యాసత ఆయేషో ఔహాయ రాధా ప్రాథమన్యమన్యవయ ఏ పూర్వేయా నో దానమా సంవార్తానే అనువృత ఆయ రామది ప్రభావాదన్నాగిర్వణాగిరా సాఘాత్ చ నిరివ ప్రతిదధర్యనా వాచా వాచా వయం వర తుదాయ్యా తారామసి ప్రభావాదాగర్వణాగిర సఘాత కణే రాయ వా ప్రాదేరాధ జ్ఞానవాచారాభ్యామే ప్రావ నాగిర్వణాగేరసాఖత మానోషం ఓ హాయ్ ఉదయ మహేటమ ప్రమర్చత పర్వాసమాబ్దం ఐంద్రం ఇంద్రపుచ్చం పర్వ ప్రారంభ ఇంద్రామే ఇంద్రాంగే భాయే

వాయువేరవతాయ Yeah, man.